ఆత్మజ్ఞానమే మోక్షోపాయము. శ్రీ గురురువాచ సమ్యక్ పృష్టం త్వయా విద్వంసావధానేన తచ్చరుణో ప్రామాణికీ నభవతి క్రాంత్యమోహిత కల్పన. 196 278 శ్రీ వివేక చూడామణి శ్రీగురువు చెప్పెను, హే విద్వన్ ఓ బుద్ధిమంతుడా, త్వయ నీచేత సమ్యక్ బాగుగా వృష్టం ప్రశ్నింపబడినది. తత్ప్రశ్నించిన ఆ విషయమును సావధానైన విషయాంతర సంచారము లేని మనస్సుతో శృణు వినుము, విని నిర్ధారణ చేసుకోమము అని యర్థము. భ్రాంత్యా కాంతిచేత మోహిత కల్పన, మోహము కలిగినవాని యొక్క కల్పన మోహమనగా తెలియవలసియున్న విషయమును తెలుసుకొనకుండుట, ఇది తమోధర్మము. వాస్తవమున నిర్మల జ్ఞాన స్వరూపుడైనను దృఢమైన అజ్ఞానజనిత భ్రాంతిచే పూర్వోక్త విధమున జనించి మోహము కలపురుషుడు తాను సంసారి కాకపోయినను సంసారి అని చేసిన కల్పన ప్రామానికి యథార్థము కాజాలదు. అట్టి కల్పన భ్రమవలన కలిగిన మోహము వలన జనించును. ముగ్ధునకు సమ్యగా జ్ఞాన సామర్థ్యముండదు. భ్రాంతిం వినా త్వసంగస్య నిష్క్రియస్య నిరాకృతేహ న ఘటేతార్థ సంబద్ధో నభసో నీలతాదివత్. 197 1 అసంగస్య సంగరహితమును, నిష్క్రియస్య క్రియాశూన్యము, నిరాకృతేహ ఆకారరహితమునగు ఆత్మకు, నభసః ఆకాశమునకు, నీలతాదివత్ నైల్యము మొదలగునదివలే భ్రాంతిం వినా భ్రాంతి లేకుండా అర్ధ సమృద్ధ వస్తువులతో సంబంధము నఘచేత కుదరదు. ఏల్తు శబ్దమునకు అవధారణము అర్థము, ఇది ననతో సంబంధించును. అసంగస్య అసంగో హేయం పురుషః, ఈ పురుషుడు సంగరహితుడు కదా అను శృతి వలనను, సుషుప్తిలోని అనుభవమ వలనను సంగరహితమును. నిష్క్రియస్య నిష్కలం నిష్క్రియం అనుశృతిననుసరించి క్రియారహితమును. నిరాకృతేహ న తస్య కార్యం కరణం చ విద్యతే. అస్థూలం అనను ఆత్మకు కార్యము, శరీరము గాని కరణము గాని ఇంద్రియాది సాధనము లేదు. ఇది స్థూలము కాదు అణువు కాదు అను శృతిననుసరించి ఆకారరహితమై నదియు అగు ఆత్మకు భ్రాంతిం వినా స్థూల సూక్ష్మ కారణ శరీరముల ఎందు తాదాత్మ్యాభిమానము లేకుండగా అర్థసంబంధ దృశ్య వస్తు ఆత్మజ్ఞానమే మోక్షోపాయము. 277 వుల సంబంధము నతు ఘటేత కుదరనే కుదరదు. అసంగము నిష్క్రియము నిరాకృతియు అగు ఆకాశమునకు నీలతాధికమువలే. కావున భాష్యమున అప్రత్యక్షమైనను ఆకాశమునందు వివేకరహి తులు మలినతాధికమును అధ్యసింతురు అని చెప్పబడినది. అవివేకవంతులు ఆకాశమును గూడా నీలమనియు పీతమనియు ఇంద్రనీల మాణిక్యములు పొదిగిన గంగాళమువలేనున్నదనియు కల్పించినను అప్రామాణికమగు ఈ నీలత్వాధికము గగనమునకు ఏ విధముగా అపపన్నము కాదో అట్లే పరమాత్మ యొక్క జీవత్వము గూడా అప్రామాణికమే యని అభిప్రాయము. గగనము కల్పన మాత్రము చే ఏ విధముగా నీలాదరూపము కాజాలదో ప్రకృతమున గూడ అట్లే అని గ్రహింపవలెను. 3 అవ ఈ విషయమునే స్పష్టీకరించుచు 2 శ్లోకములతో సంసార నివృత్తిని ఉపపాదించుచున్నాడు. అందు జీవుడు మిథ్యాభూతు డమ విషయము సిద్ధించుటకై శృతి ప్రతిపాదితమును విద్వదనుభవ సిద్ధమును అగు ఆత్మయథార్థ స్వరూపమును తెలుపుచున్నాడు. స్వస్య ద్రష్టు నిర్గుణస్య క్రియస్య ప్రత్యగ్బోధానందరూపస్య బుద్ధేహ ఖాంత్యా ప్రాప్తో జీవభావో న సత్యో మోహాపాయే నాస్త్యవస్తు స్వభావాత్. 198 ద్రష్టుః ద్రష్టేనట్టియు నిర్గుణస్య నిర్గుణమైనట్టియు అక్రియస్య క్రియాశూన్యమైనట్టియు ప్రత్యగ్బోధానందరూపస్య ప్రత్యగ్బోధనూపము ఆనందరూపమును అగు స్వస్య ఆత్మకు బుద్ధేహ ధ్రాంత్య బుద్ధి యొక్క తాదాత్మ్య ధ్రాంతిచే ప్రాప్తిర్హ వచ్చిన జీవధానం జీవత్వము సత్యన సత్యము రాదు. మోహపాయే మోహము తొలగిపోయిన వెంటనే స్వభావాత్ స్వభావము వలన ఆ వస్తు కాల్పనికమైన వస్తువు నలేదు. 4.278 శ్రీవివేక చూడామణి ద్రష్టుః సాక్షియు నిర్గుణస్య ఏ ధర్మముతోడను శూన్యమును అక్రియస్య ఒకటికియారహితమును వికారశూన్యమును ప్రత్యగ్బోధానందరూపస్య అన్నిటికంటెను అంతరమగు బోధమునకు జ్ఞానమునకు ప్రత్యగ్బోధం అని పేరు. అట్టి ఆనందమే రూపముగా గల స్వన్య ఆత్మకు బుద్ధితో తాదాత్మ్యాభిమానముచే కల్పితమైన జీవభావము సత్యః అబాధ్యము నకాదు. స్వస్వరూప సాక్షాత్కారము కలుగగనే భ్రాంతి నివర్తించునుగాన అది బాధ్యము. ఆ విషయమునే చెప్పుచున్నాడు. మోహపాయే శృతి యొక్కయు ఆచార్యుని యొక్కయు ఉపదేశము వలన కలిగిన తత్వ సాక్షాత్కారముచే అజ్ఞానము నశింపగనే తజ్జన్యమగు భ్రాంతి లేకపోవుటచే మోహము దూరముగా తొలగిపోయిన దగుచుండగా అవస్తు కల్పితమగు వస్తువు స్వభావాత్ దాని ధర్మము వలన అనగా కల్పన విషయము నాస్తి లేదు, లేదా స్వభావాత్ మోహము తొలగిపోయిన వెంటనే కల్పి తములు కనబడవు, అందుచే నాస్తిత్వము వాటి స్వభావ మగుట వలన ఆరోపిత వస్తువుల స్వభావమేమనగా భ్రాంతి తొలగిపోయినచో అవి పూర్వము వలె కనబడవు అని యర్థము. అవ పై శ్లోకమునందలి చతుర్థ పాదార్థమును ఉపపాదించుచున్నాడు. యావద్భాంతిస్తావదేవాస్య సత్తా మిథ్యాజ్ఞానోజుబంభితస్య ప్రమాదాత్ రజ్వాం సర్పో భ్రాంతికాలిన ఏవ భ్రాన్హేర్నాసే నైవ సర్పోపి తద్వత్. 199 అస్య మిథ్యాజ్ఞానో రుమరుతస్య మిథ్యాభూతమగు అజ్ఞానముచే జనించిన ఈ అవస్తువునకు ప్రమాదాత్ అవివేకము వలన యావత్ ఎంతవరకును భ్రాంతిః శ్రాంతియుండునో తాపదేవ అంతవరకు. 279 ఆత్మజ్ఞానమే మోక్షోపాయము మాత్రమే సత్తావునికి. ధ్వం రజ్జువునందు సర్పః సర్పము భ్రాంతికాలిన ఏవ భ్రాంతికాలమునందు మాత్రమే ఉండును భ్రాస్తే భ్రాంతి యొక్క నాసే నాశము కలిగిన దగుచుండగా సర్పః సర్పమునే వాస్తి లేదు, తద్వత్ అటులనే ఇచటగూడా తెలియవలెను. కార్యము మిథ్యాభూతమైనది అను విషయమును చెప్పుటకై కారణము యొక్క విశేషమును చెప్పుచున్నాడు. మిథ్యాజ్ఞానోజరుంభి తస్య మిథ్యాభూతమైన అనగా అధిష్టానము యొక్క సాక్షాత్కారముచే తొలగింపదగిన ఏ అజ్ఞానము కలదో దానివలన జనించిన ఈ అవస్తువునకు ప్రమాదాత్ అధిష్టానము యొక్క ఆరోప్యమాణము యొక్క భేదము తెలియకపోవుటచే ఎంతవరకు భ్రాంతిః విపరీత జ్ఞానముండునో అంతవరకు మాత్రమే సత్తా ప్రతీతి. అందులకు దృష్టాంతము రజ్వం సర్పః రజ్వజ్ఞానము వలన అనగా రజ్ను సాక్షాత్కారముచే బాధింపదగిన ప్రమాదము వలన ఎదుటనున్న వస్తువునందు ఇది సర్పము కాదు అను వివేకము లేకపోవుట వలన జనించిన సర్పము భ్రాంతికాలిన ఏవ ఇది సర్పము అనెడు భ్రాంతి ఎంతవరకును ఉండునో అంతవరకు మాత్రమే సర్పము అచటనున్నట్లు భాసించును. ఇది సర్పము కాదు త్రాడు మాత్రమే అను విశేష జ్ఞానము కలిగి ఇది సర్పము అనెడు భ్రాంతి నశింపగానే అచట సర్పము లేదు. అట్లే అహం బ్రహ్మాస్మి అను సాక్షాత్యారము కలుగు వరకును మూలాజ్ఞానము వలన కలిగిన ప్రమాదము వలన సంసారిత్వ భ్రాంతి కలుగుచున్నది. వాస్తవమున సంసారము ఎన్నడునూ లేదు. రజ్జువునందు భ్రాంతిచే సర్పము భాసించినట్లు సంసారము మొదట భాసించెను. యథారజ్ఞానము కలిగిన పిమ్మట ఆ సంసార భ్రాంతి యుండదు. స్వరూప సాక్షాత్కారము అజ్ఞానమును తత్కార్యములనన్నింటినీ నశింపజేయును గాన అప్పుడు బ్రహ్మమాత్రమే మిగిలి థాన పాట్ శ్రీవివేక చూడామణి యుందును. ఇందులకు అధిష్టానావశేషో హి నాశః కల్పితవస్తునః కల్పితవస్తువు యొక్క నాశము అధిష్టానమే అవశేషము కలది గదా అను వాక్యము ప్రమాణము. అవ ఇంత చెప్పినను తదుపాధే రణాదిత్వా ననానాదే రాసయిష్యతే అనుప్రశ్నకు స్పష్టమగు ఉత్తరము లభించని వాడుబలే కనబడుచున్న శిష్యుని చూచి శ్రీగురువు ఆ ప్రశ్ననే అనువదించి శారద్ శ్లోకద్వయముతో సమాధానము చెప్పుచున్నాడు. అనాదిత్వము విద్యాయ కార్యస్యాపి తథేష్యతే ఉత్పన్నాయంతు విద్యాయమావిద్యకమనాద్యపి 200 ప్రబోధే స్వప్నవత్సర్వం సహమూలం వినశ్యతి. అనాద్యపీఠంనో నిత్యం ప్రాగభావత్ ఇవ స్ఫుటం అనాదిరపి విధ్వంస ప్రాగభావస్య వీక్షితః. 201 అవిద్యాయః అవిద్య యొక్క కార్యస్యాపి కార్యమైన విజ్ఞానమైకోసమునకు గూడా తథా అవిద్యకు వలెనే అనాదిత్వం అనాదిత్వము ఇష్యతే అంగీకరింపబడును. తూత్ కాని విద్యాయం విద్య ఉత్పన్నాయం పుట్టెనదగుచుండగా ఆవిద్యకం సర్వం అవిద్య సంబద్ధమైనదంతము అనాద్యపి అనాదియేనను ప్రబోధే మెలకువ వచ్చినప్పుడు స్వప్నపత్ స్వప్నము వలె సహమూలం మూల సహితముగా వినశ్యతి నశించును. ఇదం ఈ అనాద్యపి అనాదియేయైనను ప్రాగభావ ఇవ అవిద్యా సంబద్ధమైనది. ప్రాగభావము వలె నిత్యంనో నిత్యము కాదు స్ఫుటం ఈ విషయము స్పష్టము. అనదేరపి అనాదియేనను ప్రాగభావస్య ప్రాగభావము యొక్క విధ్వంస నాశము వీక్షితః చూడబడినది కదా. ఉపాధి అనాదియని నీవు చెప్పిన విషయము సత్యమే. అవిద్యా కార్యమైన విజ్ఞానమై కోసము గూడా తథా అవిద్య వలెనే ఆత్మజ్ఞానమే మోక్షోపాయము అంగీకరింపబడుచున్నది. అవిద్య అనునది ఒకే రూపమున అనాదిత్వము నుండును కాని సృష్టి విచిత్ర రూపమున నుండుటచే దాని ఉపాధి కూడా విచిత్రముగా ఉండవలెను. సర్వసముడును పరమకృపాళువును అగు ఈశ్వరుడు కూడా సృష్టి చేయుటయందు విచిత్రమగు కర్మకు ఆశ్రయమైన బుద్ధిరూపనువు ఉపాధి యొక్క సహాయము లేనిదే విచిత్ర సృష్టి చేయజాలడు. కావున ఈ విచిత్ర సృష్టికి కారణభూతమగు బుద్ధి కూడా అనాదియని ఇష్టమున్నను లేకున్నను అంగీకరింపవలసియే యుండును అని భావము. ఇప్పుడు దానికి నివృత్తిని చెప్పుచున్నాడు. విద్యాయం ఉపనిషజన్యమైనదియు అధిష్టాన సాక్షాతార రూపమును అగు జ్ఞానము ఉత్పన్నాయం సత్యాం పుట్టినదగుచుండగా సత్యాం అని అధ్యాహారము. తుశబ్దము అనాదికి నాశము లేదు అను పక్షమును వ్యావర్తింపజేయుచున్నది. అవిద్యకం అవిద్య వలన కలిగిన అనాద్యపి సృష్ట్యాది వ్యవహార సిద్ధి కొరకు అనాదియని అంగీకరింపబడినదైనను ప్రబోధే నిద్రపోయి మెలకువ వచ్చినప్పుడు స్వప్నము వలె సహమూలం వినశ్యతి కేవలము తానే కాదు తనకు మూలమగు అవిద్యతో కూడా మెలకువ వచ్చినప్పుడు స్వప్న కల్పితము లఘు వస్తువుల సముదాయము మూలభూతమగు నిద్రతో కలిసి తొలగిపోయినట్లు నశించును. విద్యావిద్యలకు తేజస్తమస్సులకు వలెను నిద్రాజాగ్రదవస్థలకు వలెను పరస్పరము విరోధము. విద్యచే అవిద్య నశింపజేయబడగనే తతకో మోహః కః శోకః ఏకత్వమనుపశ్య ఈ ఆత్మయందు ఏకత్వమును చూచువానికి మోహమేమియుండును శోకమేమియుండును. యత్ర త్వస్య సర్వమాత్మై వాభుతత్కేన కంపశ్యేత్ సర్వము ఆత్మయేయైన దశలో దేనిని దేనితో చూడవలెను. యత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యే చృణోతి నాణ్యద్ విజానాతి సభూమా ఏ స్థితియందు మరియొకదానిని చూడడో మరియొకదానిని వినడో మరియొకదానిని గుర్తించడో అది భూమస్థితి. 281 శ్రీ వివేక చూడమణి 282 ఇత్యాది శృతిననుసరించి అట్టి భూమ విద్యయందు ఉంచి సంసార హేతువగు అవిద్యను సమూలముగా నశింపజేయుటచే మొదలు నరికివేసిన పిమ్మట వృక్షము వలె అవిద్యాకార్యమగు బుద్ధ్యాధికమునకు వినాశమే కలుగును అని తాత్పర్యము. నిద్ర తొలగిపోయిన పిమ్మట మేల్కొన్నవానికి ఆ నిద్రాకాలమునందు అనుభవించిన సుఖ దుహఖాదికము ఉండదు కదా. అల్లే సమ్యక్ జ్ఞానము కలవానికి గూడా సంసార నిమిత్తము నశించిపోవుటచే అజ్ఞానకాలమునందున్న సంసారిత్వము ఉండదు. అనాదేగుదానికి కూడా నాశముండును అను విషయమున పరమతరీత్యా దృష్టాంతమును చూపుచున్నాడు. ఇదం ఈ అవిద్యా కార్యము ఆదర్హితమైనను నశింపసిది కాదు విషయము స్ఫుటం స్పష్టము. తార్కికులు ప్రాగభావము అనాది అని, ఉత్పత్తి శూన్యమని అంగీకరింతురు. అయినను ఈ ప్రాగభావము తన ప్రతియోగ్యగు కార్యము పుట్టగనే నశించునని వారంగీకరింతురు. ప్రకృతమును కూడా అట్లే అని భావము అను ఆశంక అవిద్య తత్కార్యములు భావపదార్థములు అనాదులగు వీటికి నాశమెట్లు అని ప్రశ్నించినప్పుడు ప్రాగభావమును దృష్టాంతముగా చూపుట యుక్తము కాదు. అది అనాదేనను భావపదార్థము కాదు కదా. అందుచే దృష్టాంత దార్జాంతికములకు దారాంతికములకు వ్యతిరేకమున్నది. సమాధానము ఘటము ఇంకను పుట్టనప్పుడు ఆ అవస్థను ఘట ప్రాగభావమని ఎందురు. కాని అవస్థలో కూడా ఘటము అస్పష్టరూపమున ఉండనే ఉన్నది. కార్యము పుట్టగనే ఆ అవస్థలు మార్పు వచ్చి అది కనబడుటలేదు. కావున అనాదిగా ఉన్నది కనబడకుండుట అనునంతవరకును ఈ దృష్టాంతమును చూపుటలో దోషమేమీయులేదు. ప్రాగభావమును నిరూపించు ప్రసంగమున తార్కికులు అది ఒక అతిరిక్త పదార్థమని అంగీకరించినను అది సప్రతి. ఆత్మజ్ఞానమే మోక్షోపాయము, యోగిక మనుటలో ప్రమాణము లేదు అని చెప్పియున్నారు. సత్పదార్థమున కెన్నడును అభావముండుటకు వీలు లేదని భగవద్గీతలో కూడా నాభావో విద్యతే సతః అని చెప్పబడినది. అందుచే సత్తు కానున్న కార్యమునకు పూర్తిగా అభావమును అంగీకరింప వీలు లేదని అభిప్రాయము. మరియు వినాశ స్వభావములగు అవిద్య తత్కార్యములకు సత్వరూపమగు భావత్వమును అంగీకరింప పనికూడలేదు. వాస్తవమున శృత్యనుసారముగా అవిద్య తత్కార్యములకు అనాదిత్వమును అంగీకరించువారికి లోక ప్రసిద్ధితో పనిలేదు. ఏదైనా ఒక పదార్థం మనకు ఉత్పత్తి లేదనియు నాశము కూడా లేదనియు మనకు తెలియవలేనన్నచో శాస్త్రము తప్ప మరియొక ఆధార మేమీయులేదు. దృష్టాంతమగు ఆత్మ ఉత్పత్తి వినాశశూన్యమని శాస్త్రమే చెప్పుచున్నది. అట్లే అవిద్యాదుల విషయమున గూడా అవి అనాదియను విషయము జీవే సవాభాసేన కరోతి. మాయా విద్యా చ స్వయమేవ భవతి అనుసృతుల వలనను నాశము కలవను విషయము అభూయశ్చాస్తే విశ్వమాయా నివృత్త్యః అనుసృతు వలనను తెలియచున్నది. కావున ఇట సంశయమునకు తావులేదు. లోకములో కూడా నాకీ విషయము ఇంతవరకును తెలియలేదు, ఇప్పుడే తెలిసినది అని వ్యవహారమున్నది. ఇట్టి స్థలములలో ఎప్పుడూ లేదా ఎప్పటి నుండి తెలియలేదు అను ప్రశ్నకు అవకాశము లేదుగా నా అజ్ఞానము అనాది అను విషయము అది జ్ఞానము వలన నశించును అను విషయము రెండును అనుభవ సిద్ధములే. మరియు అనాదిభావత్వమనున్నది ఒక ఆత్మకు తప్ప మరి దేనికిని లేదుగాన చెప్పినదంతయు ఉచితముగానే యున్నది. కార్యోత్పత్తికి పూర్వము ఈ కపాలమునందు ఘటము లేదు అను ప్రతీతికి విషయమైన అభావము ప్రాగభావము. ఆ ప్రాగభావము ఘటము పుట్టగనే నశించును. ఈ విధముగా ఘటోత్పత్తికి పూర్వము అనాది కాలము నుండి ఉన్న ఘట ప్రాగభావము ఘటరూపకార్యము పుట్ట W288 284 శ్రీ వివేక చూడమని గనే నశించుట కనబడుచున్నది. అట్లే జ్ఞానము ఉత్పన్నమైన పిదప అనాదైనను అజ్ఞానము నశించును. అజ్ఞానము నశించిన పిమ్మట తత్కార్యము ఎక్కడ నుండును అని అభిప్రాయము. అవ ఉపాధి నివర్తింపగనే ఔపాధికమగు జీవత్వము కూడా నివర్తించును అని రెండు శ్లోకములచే చెప్పుచున్నాడు. యద్బుద్ధ్యుపాధి సంబద్ధాత్ పరికల్పితమాత్మని జీవత్వం న తతోన్యత్తు స్వరూపేణ విలక్షణం 202 ఆత్మని పరమాత్మయందు బుద్ధ్యుపాధి సంబృందాత్ బుద్ధి ఎనెడు ఉపాధి యొక్క సంబంధము వలన అనగా అజ్ఞానకృతమగు బుద్ధి తాదాత్మ్యము వలన యత్ ఏ జీవత్వం జీపత్వము పరికల్పితం కల్పింపబడినదో తతః దానికంటే అన్యత్ భిన్నమైన అనగా సత్యమైన స్వరూపేణ అసంసారిత్వాదరూపముచే విలక్షణం భిన్నమైనది నతులేదు. శిష్యుడు భ్రమేణ పెన్యథావాస్తు జీవభావః సరాత్మనః అని పల్లిచు పసుపు సున్నము కలిపినప్పుడు వాస్తవికమగు ఏర్పు వచ్చినట్లు జీవభావము కూడా వాస్తవికము కావచ్చును అను అభిప్రాయము వెలిపుచ్చి నట్లుండుటచే దానిని నిరాకరించుటకే శ్రీగురువు ఆత్మకు బుద్ధ్యాద్యుపాధి సంబంధముచే పరికల్పితమగు జీవత్వము తప్ప దానికంటే విలక్షణమైనది ఏదియు స్వరూపతః లేదని చెప్పియున్నాడు. అవ అసంగో హేయం పురుషః అను శృతిననుసరించి ఆత్మకు బుద్ధితో సంబంధము కూడా అవాస్తవికమే అని చెప్పుచున్నాడు. సంబంధ స్వాత్మనో బుద్ధ్యా మిథ్యాజ్ఞాన పురస్సర వినివృత్తిర్భవేత్ తస్య సమ్యజ్ఞానేన నాణ్యథ 203. ఆత్మజ్ఞానమే మోక్షోపాయము 285. స్వాత్మనః ఆత్మకు బుద్ధ్యా బుద్ధితో సంబంధ సంబంధము మిథ్యాజ్ఞానపురస్సర మిథ్యాజ్ఞానమును బట్టి వచ్చినది సమ్యగ జ్ఞానేన సమ్యగ్ జ్ఞానముచేతనే తస్య ఆ బంధము యొక్క వినివృత్తి నివృత్తి భవేత్ అగును అన్యథా మరి యొక్క విధముగా నౌకాదు. ఆత్మ నిరవేవముగాన దీనికి బుద్ధితో సంయోగాది సంబంధము కలుగునని చెప్పుటకు వీలులేదు. సంయోగస్థలమున ఒకదాని ధర్మము మరి ఒకదాని ఎందు భాసించుటగూడా ఉండదు. ఇనుము నకును అగ్నికిని సంయోగమున్నను ఇనుము కాల్చుచున్నది నిప్పు పొడవుగా ఉన్నది ఇత్యాది వ్యవహారము పరస్పరాధ్యాసమున్ననే కుదురును. కావున బుద్ధియందు చైతన్యాధికము ఆత్మయందు కర్తృత్వాధికము కనబడుటకు అన్యోన్యాధ్యాసమే మూలమని చెప్పవలెను. ధర్మితాదాత్మ్యాధ్యాసము ధర్మముల అధ్యాసమునకు కారణము. ఈ విధముగా ఆత్మకు బుద్ధితో గల సంబంధము అధ్యాసకృతమగు తాదాత్మ్య సంబంధమే. దీనికి మిథ్యాభూతమగు అజ్ఞానమే మూలము. అజ్ఞానములకమగు ఈ సంబంధము కేవలము సమ్యగ్ జ్ఞానము వలన మాత్రమే నివర్తించును. రజువాదులేందు ప్రతీతమగు సర్వతా దాత్మ్యము రజుభ్రమచేతనే బాధింపబడుచున్నది కదా. నాణ్యథా అజ్ఞానకల్పితమగు సంబంధము తొలగుటకు మరి ఒక మార్గము లేదు అని అర్థము. మిథ్యాజ్ఞానపురస్సర అనునప్పుడు మిథ్యా చతతజ్ఞానం అను విగ్రహముచే మిథ్యాభూతమగు అజ్ఞానము పూర్వమందు కలది అనగా మూలముగా కలది అనునర్థము లభించును. మిథ్యాచ తజ్ఞానం అను విగ్రహము చెప్పినచో అప్పుడు మిథ్యాజ్ఞాన పదమునకు భ్రమమను అపరణామధేయము గల అధ్యాసమని యర్థము. అట్టి అధ్యాసముతో ముందుగా దేనికి సంబంధమున్నదో అట్టి తాదాత్మ్య సంబంధము అను నర్థము వచ్చును. రెండర్థములను యుక్తములే 288. శ్రీ వివేక చూడామణి అవ భ్రమ విప్రమాదదోష దోషితులగు జ్ఞానమనగా ఇది పురుషులు సమ్యక్ అని తెలుసుకొనజాలరు. అందుచే నిర్దోషమగు శృతిని అనుసరించి సమ్యక్ నమనగా ఏమియో చెప్పుచున్నాడు. బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం సమ్యజ్ఞానం శృతేర్మతం 204. బ్రహ్మతే తకత్వ విజ్ఞానం బ్రహ్మయు జీవాత్మయు ఒక్కడే అను విజ్ఞానము సమ్యజ్ఞానం సమ్యద్భనముగా శృతేహ శృతికి మతం అంగీకార్యమైనది. బ్రహ్మాత్మల అభేదజ్ఞానమే సమ్యజ్ఞానము. తత్వమసి అహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ స ఏతమేవ పురుషం తతమపశ్యత్. అతడు ఈ పురుషుని సర్వత్ర వ్యాపించియున్నవానినిగా చూచెను. స యశ్చాయం పురుషే యశ్చ సవాదిత్యే స ఏకః. ఈ పురుషునియందును ఆ ఆదిత్యుని యందు ఏ ఆత్మ ఉన్నదో అది ఒక్కటియే. ఏషత ఆత్మా అంతర్యామ్యముతః. ఈ ఆత్మ నీ అంతరాత్మయే నాసరహితము. ఏషత అత్తా సర్వాంతర నాణ్యతోస్తి ద్రష్ట నాణ్యతోస్తి శ్రోత నాణ్యతోస్తి మంత నాణ్యతోస్తి విజ్ఞత. సవా ఏష మహానజ అత్తాయోజ్యం విజ్ఞానమయః ప్రాణేషు హృద్యంతన్యతి పురుషః ఈ ఆత్మయే సర్వాంతరమైనది. దీనికంటే భిన్నుడైన ద్రష్టగాని శ్రోతగాని మన తలచువాడు గాని విజ్ఞాత తెలిసి కొనువాడు గాని లేడు. హృదయాంతర్గతమగు ఈ జ్యోతియే గొప్ప దియు జన్మరహితమును అగు ఆత్మ ఇత్యాది శృతులు జీవబ్రహ్మల భేదమును నిరాకరించుచున్నవి అవ. అందులకు హేతువును చెప్పుచున్నాడు. తదాత్మానాత్మనో సమ్యగ్ వివేకై నైవ సిధ్యతి తతో వివేక కర్తవ్య ప్రత్యేగాత్మ రెండు సదాత్మనోహ. 205. ఆత్మజ్ఞానమే మోక్షోపాయము. ఆత్మానాత్మనోహ ఆత్మానాత్మల యొక్క సమ్యగ్ బాగుగా వివేకేనేవ వివేకముచేతనే తత్ ఆ సమ్యగ్ జ్ఞానము సిధ్యతి సిద్ధించును. తత ఆ కారణము వలన ప్రత్యేగాత్మ సదాత్మనోహ ప్రత్యేగాత్మ యొక్కయు జీవాత్మ యొక్కయు వివేక వివేకము కర్తవ్య చేయదగనది. వేరుగా ఆ సమ్యగ్ జ్ఞానము నిరక్షరములను వలె ఆత్మానాత్మలను వేరు గ్రహించుట చేతనే సిద్ధించును. ఈ ఆత్మానాత్మల భేదమును గ్రహింపగనే అధ్యాస వ్యాపకమగు అధ్యాసమున్న చోటనెల్ల ఉన్న భేదాగ్రహణము భేదమును గ్రహింపకుండుట అసంభావ్యము. భేదాగ్రహణము లేనిచో దానికి వ్యావ్యమగు భ్రమరూపమైన అధ్యాసము ఉండదు. అదిలేనిచో మనస్సు విక్షేపశూన్యమై బహిర్ముఖము కాకుండానుండును. అప్పుడు శ్రవణమననని దిధ్యాసనములచే సర్వానరమగు బ్రహ్మను సాక్షాత్కరించుకొనును అని భావము. తతః వివేకము సమ్యజ్ఞాన హేతువుగాన ప్రత్యేగాత్మ సదాత్మనోహ సర్వాంతరమగు ఆత్మ ప్రత్యేగాత్మ అనగా పరమాత్మ అసత్తైన అనగా మిథ్యాభూతమైన ఆత్మ సదాత్మ అనగా జీవాత్మ శృతి ఆచార్యుడు చూపిన యుక్తిచే ఈ రెండింటినీ వేరు వేరుగా తెలుసుకొనుటకు అనుకూలమగు మనన రూపమగు వ్యాపారము ఇదియే వివేకము చేయదగనది అవ. అట్లు చేసినప్పుడు ఆత్మ ఎట్లు స్ఫుటముగా భాసించునో దృష్టాంతపూర్వకముగా చెప్పుచున్నాడు. జలం పంకవద స్పష్టం పంకాపాయే జలం స్ఫుటం. యథా ఛాతి తథాత్మాపి దోషాభావే స్ఫుట ప్రభః. పంకవత్ పంకముగల జలం జలము అస్పష్టం విజాతీయ మగు భూమికి సంబంధించిన పంకముతో మిశ్రమగుటచే అస్పష్టముగా నుండును. సంకాపాయే పంకమును దాని నుండి సిపార వేయగానే 287 శ్రీవివేక చూడామణి జలం నీరు స్ఫుటం ఇతరామిశ్రమై శుద్ధమైనదే యథాభాతి ఇట్లు ప్రకాశించునో తథా అల్లే ఆత్మాపి పరమాత్మగూడా దోషాభావే దోషము పోయిన తోడనే స్ఫుటప్రభః స్ఫుటమైన అఖండ చైతన్య ప్రకాశము కలదై అగును సలిల ఏకోద్రష్ట సలిలముపలే శుద్ధమగు ఆ ఆత్మ ఒక్కటియే ద్రష్టగా ఉన్నది అను శృతిచే నిర్మల జలము వలే అనాత్మవిషేకము కాకుండా ఖాసించును అని అర్థము అవ. ఈ విషయమునే స్పష్టీకరించుచు అనాత్మవిషేకము కాకుండా భాసించుటకై ప్రయత్నింపవలెను అని చెప్పుచున్నాడు. అసన్నివృత్తాతు సదాత్మనః స్ఫుట ప్రతిత్రేతస్య భవేత్ ప్రతిచః తతో నిరాశః కరణీయ ఏవ సదాత్మనః సాధహమాది వస్తునః. 207. అహంకారాది వస్తువు యొక్క కరణీయః ఏవ చేయదగనదే ఏతస్య ఈ ప్రతీచః సర్వాంతరమైన సదాత్మనః పరమాత్మ యొక్క స్ఫుట ప్రతీతః స్ఫుటమైన జ్ఞానము. అసన్నివృత్త అసత్తులగు అన్నమయాదులు నివర్తించిన పిమ్మట భవేత్ అగును తతః ఆ కారణము వలన అసదాత్మనః అనాత్మయైన అహమాది వస్తునః నిరాశ నిరాశము సాధు బాగుగా బి యతః ఏ కారణము వలన ఏతస్య సమీపమునందున్న దియు ప్రతీచః సర్వాంతరమును అగు సదాత్మనః కాలత్రయ బాధ్యమగు పరమాత్మ యొక్క స్ఫుట ప్రతీతః ఇతర పదార్థమిశ్రితము కాని విధమున స్పష్టముగా ప్రతీతి అసన్నివృత్త అసత్తులగు అన్నమయాద్యనాత్మలు నివర్తించిన పిమ్మటనే భవేత్ కలుగునో, అవి కూడా ప్రతీయమానము లగునప్పుడు కాదో. తతః ఆ కారణము వలన అసదాత్మనః మిథ్యాభూతమగు స్వరూపము గల అహమాదివస్తునః ఆత్మేనెడు భ్రాంతికి గోచరమగుటచే స్వరూపమును కప్పివేయుచున్న ఆత్మజ్ఞానమే మోజోపాయము. 288. అహంకారము మొదలు దేహము వరకును గల పదార్థముల యొక్క సాధువి మరల అహంకారగోచరము కాకుండు విధమున నిరాశ ఒక్కొక్క కోసమును గూర్చి ఇది ఆత్మ కాదు అను దృఢతమగు వివేచనము చే కలిగిన నిరాశము చేతగెనది. 59. ఈ జనుడు ఏదో స్లో 153 అని పూర్వము కూడా చెప్పబడినది విధముగా మోక్షము పొందవలెను అననభిప్రాయముతో శ్రీగురువు అనేక విధముల ఉపదేశించుచున్నాడు. ఆ ఘటమున నాచు కప్పిన జలము దృష్టాంతముగా చూపబడినది. ఇచ్చట విజాతీయమగు పంకము కలిసిన జలము చూపబడినది. ఇది ఎంతయు ప్రత్యేగాత్మకును అనాత్మకును గల భేదమును స్పష్టీకరించుటకే చెప్పబడినది. అవ ఇప్పుడు విజ్ఞానమేమో అనాత్మయ్యను విషయమును ముగించుచున్నాడు. అతో నాయం పరాత్మ స్యాద్విజ్ఞానమయ శబ్దభాక్ వికారిత్వ జడత్వాచ్చ పరిచ్ఛిన్నత్వ హేతుతదృశ్యత్వాద్వ్యభిచారిత్వాన్న నిత్యో నిత్య ఇష్యతే. 208. అత అందువలన విజ్ఞానమయ శబ్దక్ విజ్ఞానమయ మను పేరుగల అయం ఈ కోసము వికారిత్వాత్ వికారమును చెందునదగుట వలనను జడత్వాత్ జడమగుట వలనను పరిచ్ఛిన్నత్వ హేతు తహ పరిచ్ఛిన్నమనెడు కారణము వలనను దృశ్యత్వాత్ దృశ్యమగుట వలనను వ్యభిచారిత్వాత్ వ్యభిచరించుచున్నదగుట వలనను పరమాత్మ నస్యాత్ పరమాత్మ కాజాలదు. నిత్యః నిత్యమైన ఆత్మ అనిత్యః అనిత్యమైన విజ్ఞానమై కోసముగా నేష్యతే అంగీకరింపబడదు. అత వికారిత్వ జడత్వ పరిచ్ఛిన్నత్వ దృశ్యత్వ వ్యభిచారీత్వములనెడు చెప్పనున్న హేతువుల వలన విజ్ఞానమయమను పేరుగల శ్రీ వివేక 200. శ్రీ వివేక చూడామణి ఈ కోసము ముఖ్యాత్మ కాజాలదు. ఇది మరుస్థలమున కనబడిన ఉదకమువలె ఎండమావులలోని జలమువలె ఉన్నట్లుగా కనబడుటే కాని వాస్తవమున లేదు. నిత్యో నిత్యానాం ఆత్మానిత్య పదార్థముల మధ్యనున్న ఏకైక నిత్య పదార్థము ఇత్యాది శృతి వలనను నిత్యత్వాచ్చతాభ్యః 2.3.17 శృతుల వలన ఆత్మ నిత్యమని తెలియుట వలనను ఆత్మ జనించునది కాదు అను సూత్రము చేతను నిత్యమగు ముక్తితో సంబంధించుటచే ఈ ఆత్మ నిత్యము అను యుక్తి చేతను నిత్యమగు ఆత్మ వికారిత్వాది హేతువులచే అనిత్యమైన విజ్ఞానమే కోసముగా నేష్యతే అంగీకరింపబడదు. విజ్ఞానమయః కోసః ఆత్మ భిన్నః వికారిత్వాత్ జడత్వాత్ పరిచ్ఛిన్నత్వాత్ దృశ్యత్వాత్ వ్యభిచారిత్వాత్ స్థూలదేహవత్ అని అనుమాన ప్రయోగము విజ్ఞానమే కోసము స్థూలదేహము వలె వికార్యగుట వలనను జడమగుట వలనను పరిచ్ఛిన్న మగుట వలనను దృశ్యమగుట వలను వ్యభిచార్యగుట వలనను ఆత్మకంటే భిన్నము అని దీని అర్థము. ఇది అనాత్మయను విషయము దృఢమగుటకు అనేక హేతువులు చెప్పబడినవి. ఇన్ని హేతువులున్నను మోహము వలన దీనిని ఆత్మ అని అనుకొనుచున్నారు. కావున మాటిమాటికిని బహువిధముల భావన చేసి ఇది అనాత్మయ్యను విషయమును దృఢము చేసుకొనవలెను అని ఈ విధముగా చెప్పుటలోని స్వారస్యము. వికారిత్వమనగా జన్మనాశములు కలిగియుండుట, జడత్వమనగా తనంతట తానుగా ప్రకాశింపజాలకుండుట, పరిచ్ఛిన్నత్వమనగా సర్వవ్యాప్తము కాకుండుట, దృశ్యత్వమనగా జ్ఞానగోచరమగుట తెలియబడుట, వ్యభిచారిత్వము అనగా అభావములో ప్రతియోగిగా ఉండుట అనగా లేకుండుట. అవ ఇప్పుడు ఆనందమయ కోసమును నిరూపించున్నాడు.